అతిమాత్రమవర్ధనంతనోదేవలివమస్పృశన్ భృగం హింసిత్వాపరాభవన్ ే బృహత్సమానమాయమాయం బ్రాహ్మణం జనాభయోగాన్యావే బ్రాహ్మణం ప్రత్యేవాస్కే అస్మస్తే మధ్యే తుల్యాఖాదం తాసే బ్రహ్మగవీ వచ్చమానాజావత్సాభిషంగహే తేదో రాష్ట్రస్థిర్ఘంధా క్రూరమస్యాశతనం దృష్టం పీజయమవస్యే క్షీరయ్యదస్యాీయతే తద్వై పితృషుగ్రీడం ఉగ్రో రాజామన్యమానో బ్రాహ్మణయోగిసే పరాతక్షిచ్యతే రాష్ట్రం బ్రాహ్మణోరత్ర జీయతే అష్టాపీయతక్షీయతశ్రోత్రాచతుర్భవ ద్వ్యాస్యాద్భూత్రాష్ట్రమవధూలే బ్రహ్మజ్ఞస్ తద్వై రాష్ట్రమాశ్రమజనామం భిన్నామీవోదకం బ్రహ్మాణం యత్ర హింసం జగద్రాష్ట్రం హంతి దుక్షునా తం వృక్షాపాసయదంతి కాయాన్నోపగాయితి యో బ్రాహ్మణస్య తద్ధనమభిరారదమన్యతే విషమేతద్దేవకృతం రాజావరుణోబ్రవీద్ న బ్రాహ్మణశ్రాజ్వారాష్ట్రే జాగరశ్చ నైవదానమదయోరాభోమిర్వ్యధోరుత ప్రజాహ్యం నిత్వా బ్రాహ్మణేవ సంభవ్యం వరాభవన్ యాం మృతాయా బంధంతి గోత్రం మదయోవరణి తద్వై బ్రహ్మజ్జలేవాస్తరణమృవన్ణింగపరమాణస్ వృతో తం వై బ్రహ్మజ్జలేవాగమధారయన్ ఏన మృతం ప్రమయన్ విశ్వశ్రోమేనోందే తం వై బ్రహ్మజ్జలేవాగమధారయన్ వర్షం మైత్రవరుణం బ్రహ్మజ్ఞమర్షతి నాస్మై సమీరే కల్వదేన మిత్రం వర్షం ఉచ్చైర్భోషోదం దుభిస్తత్వనాయం వానస్పత్యస్వృతముశ్రియాభి వాజం శృణు భానో దమయన్ సింహరీవ్యన్నభితం స్తరీ సింహజీవాస్తాయోగమద్వృతమీవ వృషాత్వం భద్రాయస్తేంద్రస్తేష్మాభిమాది వృషేవ యోజే సహతావిధానోగవ్యన్నభిలోపదనాది శుచాభిధ్యయం పరేషాన్ రచ్యోదాయం సంజయం మృతనామోర్ధ్వమాదుర్భియ్యాగృహ్ణానోపభుధావిలక్ష్వ దైవీం వాజం దుందుభాగోరస్వేరాశత్రూణముపరస్వేరాజం వదతాం వదంతీమాఘోషబుద్ధ నాయే పుత్రం భావతుభస్తర్యా మిత్రీభీతమరే ప్రధానా పూర్వోదుందుభే ప్రభాదాధివాచం భూమ్యా పృష్టేవాదరోదయమాన అమిత్రసేనామాభిజంజయమానోదుందుభేమృతావ అంతరేణ భరతి గోరోస్తుపృతస్తేరోజంతు శీభం అవిక్రంద్రస్తనజోద్విపాలష్ణోకమిత్రూర్యాయస్వల్లి దీర్ఘకృత ప్రవాదాదివాచముద్ధరణయత్వనామాయోధారి ఇంద్రవేదీ సత్వనో విద్వాయస్త మిత్రైన మిత్రాపవాజంగలీ సంగ్రంథన ప్రవదోష్ణేణప్రలయకృద్మహులాగ్రామఘోషీ శేలో వన్వాణో భజనాది విద్వాహుభ్యో విహరద్యాయే శ్రేయక్రేవోజిత్రీయాంగ్రామజిత్వంశీతో అంజోలిమగ్రావాణేత్రిగం దుభేదీ రేవాహోగవేషణ సహ మారబుద్ధ వాగ్మంత్రం ప్రభాస్తాంగామేషముద్రదేహ అచ్యుతచ్చమోగమిష్టోజేతాయోధ్యేతాయోధ్యుత్తోదాయ్యాం విహేదయం నైవత్యం మదామిత్రేషుందుభే విద్వేషం కష్మరం వయమమిత్రేషు జరద్భ్రశ్చలేందుభే ఉద్వేపమానామరాచక్షురాగ్రాయమిత్రాసేరాజ్యే వానస్పత్య సంహృతముశ్రియాశ్వగోద్యా ధక్మానం పరీదరి ఓ పృథివీ దేవీ ఓరో మహీంద్రశ్చాగ్నిశ్చక్రిభయమి అస్ేంద్రమానశ్చక్రిధర్మే హదా విశ్వాదయముగ్రేణా యో అశ్యో పరిసర్పది జో నాదే పరిసర్పది గదాయో మధ్యం గచ్చంభయామసి స్వరో భౌతో విరో భౌతో కృష్ణోందోరోహితౌ బభ్రశ్చ బభ్రుగర్ణశ్చేహిమయశ్రి కక్షాలే కృష్ణాశ్రీ వాహవే విశ్వరోపాంభయామసి ఉత్పురస్తాత్సోర్యేది విశ్వదృష్టో దృష్టాంశ్నం నృష్టాంశ సర్వాంశ ప్రవృణంగిరే చక్రాశీ పవిత్రుగా దృష్ట హన్యతాంగిమీరుగా దృష్టశ్చ హన్యతా హతోక్రిమీనా హతో నిమోద సర్వాన్నిమష్మకాగారం దృఢదాఖల్వాం దివాన్ త్రిశీర్షాణం దృఢగుతం క్రిమిం సారంగూనం శృణామ్యస్య వృష్టేరవిదృష్ట్యా విదక్షిరా అస్త్రివద్దక్రిమయోహన్మిషన్ వయవజ్రవదగ్నివద అగస్త్యస్య బ్రహ్మణాసం తేరష్మహం క్రిమే హతో రాజాక్రిమేణాముదేషాం స్థాపతిర్హర హతో హతమాదాక్రిమిర్హత భ్రాతా హతస్వాద హతాదోస్య వేషదో హతాసత్వరీ వేషద హతో క్రిమేణాం సర్వాసాం చక్రిమేణాం వినద్యశ్మ రాజిరోదాం యజ్ఞినాముఖం సవితా ప్రథమానామధీమతి సమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం గోరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాదిష్టస్యాం దేవోత్యాం స్వాహా అగ్నిర్వనస్పతీనామధీమస్తమావతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాశిష్యస్యాం దేవోత్యాం స్వాహా పృథివీదాత్రీణామధీమస్యేతేమావతాం అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాదిష్యస్యాం దేవహూత్యాం స్వాహా వరుణోపామదేవతి సమావతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పౌరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాదిష్యస్యాం దేవహూత్యాం స్వాహా మిత్రవరుణో వృత్యాధిపతేతౌ మావతాం అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పౌరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాదిష్యస్యాం దేవహూత్యాం స్వాహా మరుణః పర్వతానామధీపతేమావంతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాదిష్యస్యాం దేవహూత్యాం స్వాహా సోమో విరుధామధీపతి సమావతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాదిష్యస్యాం దేవహూత్యాం స్వాహా వాయురంతరిక్షస్యాధిపతి సమావతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయామస్యాం ప్రతిష్టాయామస్యాం చిత్యామస్యామాగోత్యామస్యామాదిష్టస్యాం దేవహూత్యాం స్వాహా సూర్యశ్చక్షుషామధీపతి సమావతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ బ్రహ్మణ్యస్యాం రోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా చంద్రమా నక్షత్రాణామధిపతిస్తమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా ఇంద్రోదిగోధిపతిస్తమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా మరుతాం పితావరజో నామధిపతిస్తమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా మృత్యుప్రజానామధిపతిస్తమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా ప్రజానామధిపతిస్తమావతో అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా పరేతే మావంతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా పరేతే మావంతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా తదస్తమాస్తే మావంతు అస్మిన్ బ్రహ్మణ్యస్మిన్ కర్మణ్యస్యాం పూరోధాయ వస్యాం ప్రతిష్టాయ వస్యాం చిత్యా వస్యామాగోత్యామస్యామాశిష్టస్యాం దేవహూత్యాం స్వాహా పర్వతాద్దివోజోనేరంగారంగాత్ సమాభృతం శయో గర్భస్థలే దోధాసరో వర్ణమివాదధన యథేయం పృథివీమహి భూతానాం గర్భమాదరే గర్భం తస్మై త్వమవాదేహే గర్భం దేహిమాలి గర్భం దేహితరస్మై గర్భం దే అశ్వినో భారతామృష్కరస్వరా గర్భం దే మిత్రావరుణో గర్భం దేవోధస్పతి గర్భం దైంద్రశ్చాగ్నిశ్చ గర్భం ధాతాదధాతురే విష్ణుయోనిం కల్పయదుష్టారూపాణి పింశదు ఆదిత ప్రజాగర్ధారా గర్భం దాదురాజావరుణో దేవీ రస్మై ఎంద్రోత్రయ గర్భం గర్భోస్ోడీనా గర్భో వనస్పతీనా గర్భో విశ్వస్థోతస్థోరే గర్భమేహ హరిస్కందేరయ స్వగర్భాదేహిలోన్యా ఋషాదివృష్ణ్యాం ప్రజాయే స్వామయామే విజయవారే గర్భస్థేజోనివాసనా అదృష్టే దేవా పుత్రం సోమపాగోభయామినం తాతశ్రేష్ఠేణాణ్యో పుమాం సంపుత్రమాదే మాదిదూత శ్రేష్ఠేణేణ్యాంసంపుత్రమాదే మాదితోతరే శరీరశ్రేష్ఠేణ రూపేణ్యాంసంపుత్రమాదే మాదితోతరే ప్రజాపదే శ్రేష్ఠేణ రూపేణ్యాగవీణ్యో పుమాంసం పుత్రమాధే హిరే మాధోదే యజోం సమే ఇలక్తో దేవస్థాన ఇంద్రముఖ్యాద్యస్వాహిస్వాహిష్టా ఛందేవ పుత్రంయుక్త ఏమాజ్ఞాస్వాహ సోమోయక్తమహుధాపయాస్మిన్యజ్ఞేయస్వాహిందోయక్తమహుధాభిర్యాన్యస్మిన్యజ్ఞేయస్వాహ అశ్వినా బ్రహ్మణాయ తమర్వాంచో బృహస్పతే బ్రహ్మణాయ యజమానయజ్ఞో అయం స్వాహిందయమానాయ స్వాహ ఊర్ధ్వాధు ప్రదీకర్షదోర్తనోరపాదోరో భూరీపాణి దేవదేవేషు దేవపదోక్తిమధ్వాధులేన మధ్వాక్తిక్షది ప్రయణానోరాశంసో అగ్నిస్తుల విశ్వార అగ్నిశ్రుజోద్వలేషు ప్రయక్షుదయక్షదక్షమాయమగ్నే ఉపాగే ఉషాదానక్యమ్యమావతామధ్వరన్న దైవాహోదారూర్ధమధ్వరన్నోర్భిరేణంతామిరస్వతీమీ భారతీర్ణ తన్నస్తులీమద్భూతం పురుషు దేవత్వష్టారాయస్ఫోషం విశ్వభీమస్ పరస్పదేవేభ్యో అగ్నిహవ్యం శాదయతు అగ్నే స్వాహిజాతమేర ఇంద్రాయజ్ఞం విశ్వే దేవాహిరంజూషంత నవ ప్రాణాన్ నవభిస్తం మీమీరే దీర్ఘాయుత్వాయ శతసారదాయ హరిత్రీణిపదావిష్ఠిరాయ అగ్నిస్తోర్యశ్చంద్రమా భూమిరాపోద్యోరంతరిక్షం ప్రతిశోధిషశ్చ ఆర్తవారతుభిస్తం విధానానేన మాత్రివృతా పారయంతో త్రయస్పోషాశ్రవరిశ్రయంతామరత్తు పూషాభయసాధృతేన అన్నస్య భూమా పురుషస్య భూమా భూమా పశూనాం పరిహశ్రయంతా ఇమమాదిత్యావసో నాథముక్షదేవమగ్నే వర్ధయమాన వీరుద్ధిష్టే అజ్యోనం సంవిధానం దక్షం దాతు సుమనస్యమానం తేజాజాతం జన్మనేదం హిరణ్యమగ్నేరేకం ప్రియతమం మహోవతో వత్తేకం హింసినస్య పరావరణ అపామేకం వేదనాం వేద ఆహుస్తే హిరణ్యం రుదద్వాయుషే రాయుషయమలగ్నే కశ్యపస్యత్రాయుషం త్రయమృతస్థిరక్షణం త్రీణ్యాయోం శ్రీకరం త్రయస్సువర్ణాశ్రుదాయాయన్నేకాక్షరమే సంభూయ శక్రా ప్రత్యోహం మృత్యుమమదేన సాగమం తర్దధానాగరితాని విశ్వా దివస్వాసుహరీషం మధ్యాజ్యోనం భూమ్యాయ స్వయం పాదం రాగా పురాయ పురం దేవామృతే ప్రసమో దేవే తస్మై నమో దశ ప్రాజేష్ణో మన్యంతృతావే మే ఆత్మాషా బృహస్పతి అహజ్ఞాతస్యన్నామతేనత్వాదిత్రామేషేవచ్చా సంవత్సరస్ జయజయసాదేన సంభ్రానుగృణ్మతి ఘతాదుర్లప్తం మధూనా సమక్రం భూమి దృంఘమచ్యోతం మానయక్షో బిల్లన్ సమజ్ఞానధరాంశ కణ్వదామారోహమహాజయ సౌభాగాయ పురస్తాక్తోజాతేదోగ్నేమాణం తమ్ భిడద్భేదాశ్వం పురుషం సదేవ తథాగ్నే గణుభేదో విశ్వేభిర్దేవై సహదం విధాన యో నోమోయాదోపరి యథాదోపరిష్పదాగ్నే గణుజాతమేద విశ్వేభిర్దేవై సహదం విధాన తదగ్నే విద్వాం వరాభరత్వం శరీరే మాంసమధువేన యామ ఆమే సుమగ్నే సబలే విపక్వే యో మా విధాచోషానే దదంభ తదాత్మనా ప్రియజనా విధాచామియాదయం తామగదోజమస్వ క్షీరే మా మంధేల తమో దదంభా దృష్టపచ్యే అశానే ధాన్యే తదాత్మనా ప్రజనా విజాచార్యాగదోయమస్తుభక్తవ్యాద్యాయేషజానం తదాత్మనా ప్రజయా విజాచార్యాగదోయమస్తు వివాహమానక్రం యమోదం భక్తవ్యాద్యాయేషజానం మనోహరం జాతవేద కవిందో వాజీవేణ హంతు శిలత్రిరోష్ణు సనాలగ్నేరాక్షణిజ్ఞు సహమో రారణోద క్రవ్యాలోమాక్షతైర్యాతవేదృతయ్యవరాభృతం ంశరివాప్యాయమయం సోమస్వేదోంశునాప్యాయమయం అగ్నేమిక్ష్మేణుమేవేదాత్రేమిదృజాజంభరీస్తృహాణజాతవేద తాశ్చాధీరగ్నేమిదీగృహ్ణ ఇహైవమానుగామాజనోదాయత్రేమిదృఢోషస్తోజనోజన ప్రమోదలే ఉన్మోచన ప్రమోదనే ఉభే వాచావదామితేక్షేత ఉన్మోచన ప్రమోదనే ఉభే వాచావదామితే మాతాయత్రేతాజావిర్భ్రాతర ప్రత్యక్షే వస్వేషం జనష్టిం కృణోమి ఇహై పురాణే అనుభూ నరపురే విద్వాన్ సూక్ష్మమంగేభ్యోరంగజ్వరం తమ అంగభేదోరంగజ్వరోయ యక్ష్మశేనీమ ప్రాపత్రీవీ తౌ దే ప్రాణస్ గోక్తారౌదివానక్కృతాయోర్గం హీరా కృష్ణాచిత్తమస్పరి నమోయమాయ నమోస్తు మృత్యవే నమ పితృభ్యుతరేణయ్యోగ్నిష్టదాదే ఐదు ప్రాణైదురక్షురం శరీరమచ్చేదాంతస్పద్యాతిష్టతు ప్రాణేనాగ్నే చక్షుషా సంవృదేవం దీయన్వారంభేన వేత్తామృతమానుగాన్మానుభో విగ్రహోభవత్ మానే ప్రాణముపరసన్మోహానోధారితే స్వోగ్యస్వాధిపతిర్మృత్యోరక్షరక్ష్మిరగోజం ధనం లోపేష్టమనా అయం లోక ప్రియతమో దేవానామపరాజిస్మేత్తమిహ మృత్యవేష్ట పూర్ణయజ్ఞే సయావధిమా పురాజరతోవృతా చక్రులేకూనామోభయా గర్దే వృత్యాక్రపున ప్రదేహరామిదే చక్రులమూలాగం వారాచ్యాే వృత్యాక్రపున ప్రదేహరామిదే చక్రుర్గాధే పూర్వాగ్నవృతృష్టిరాక్రపున ప్రదేహరామిదా అక్షేరుగత్యాక్రపున ప్రదేహరామిదాక్రుసేనాక్రుష్ాయుధే దుందుభోగత్యాక్రపున ప్రదేహరామిదాంగే గత్యాంగూపేష్మాధారేవాహారిలగ్నః చక్రపున ప్రదేహరామిదాంగే చక్రపూరుషాస్తే అగ్నౌ సంకేతుకేజయా ప్రోగం నిర్దాహం ద్రవ్యాగం పునః ప్రదేహరామిదాపాధేనాజయభారేణాధేత ప్రహిన్మహి అధీరోధీరేభ్యశంజభారాదిత్యా కృత్యాగతం బలగిరం మూలినం శమధేయం ఇంద్రస్వంహన్మహతావధేనాగ్నిర్విద్యత్వస్తయ. పంచమం కాండం సమాప్తం. ఓం అథ షష్ఠం కాండం. దోషోదార బృహద్గ్రాయమతిదేవం సవితారం తమస్తుయో అంతస్ంధో సోన సత్యుమంద్రోహరాజం సుదేవం సహానో దేవస్వీతమృతూరి ృణవద్ధవే ఆయమ్ విశందేంద్రయోక్షిక్షస్మే సునోతమే సోమీంద్రాయ మధ్యే యువాజే సమోరస్తు పాదంద్ర ఇంద్రాభూషణాదే జ్వాందో మరుదా బ్రహ్మణస్పతి పుత్రైర్భ్రాతృభేదిమ్మపాదునాష్టరంశాయమానంశో భగవరో మిత్రోయమాన్తో మరుదాపదస్యద్వేషోగేదభిక్షుగోయాక్షత్రువందీరేమశ్వినాష్యాణుష్యాణుచ్చన్ ర్యావలదుక్షునాయ ఉదే నముత్తరన్నయా సమేణం వచ్చి ఇందేమం ప్రతరం గృహి రాయస్వోడేణ సంసృజీవాతృహే నమగ్నేమయా తస్మై సోమహరిద్రవ్రహ్మణస్పతిస్మాన్ బ్రహ్మణస్పతిమన్యేంతం బ్రహ్మయాజమానాయ సందోమృష్టం స ఆయుషి వజ్రేణాముఖేష్టోపాయ వృక్షన్విభూజాతమంతం పరిణస్మరేవామిన్యసోయామన్నాపరణ ప్రపదం వృక్షో నిహంతి Yeah, I don't know. సుతే నమస్తే అధివాచాయ పరాభాషాయ సేనమః సుమత్యే మత్స్యోదే నమః సుమత్యైరం నమః నమస్తే యాదుధారేభ్యో నమస్తే భేషజేభ్యః నమస్తే మత్స్యో మూలేభ్యో బ్రాహ్మణేభ్య ఇదం నమః అస్తి స్రం సంవత్సరం సమాస్థితం హృదయాయం పరాధం సర్వేష్టాయ నిర్బలాధం బలాదిన క్షిణో మే ముష్కరం క్షిణజ్ఞరం మోరమర్వాయ నిర్బలాదేన ప్రమదాంగశేషోయ అథో ఇదాయమీర ఉత్తమాస్తాంతరక్షోపస్తయ ఉపస్థిరస్మాకస్మాభి సమంధుశ్చాదంధుశ్చాస్మాభిలాసతి తేనాం సవృక్షాణాం భూజాసమత్తమ యథామోషీనాత్తమాభిడాం కృత తలాశావృక్షాణాం భూజాసమత్తమ ఆవయోనావయోరస్త ఉగ్రావయ ఆదేకరం భవద్మతి గృహోనామే విషాపదావేనామే మాసా సహీనశ్రమహీనశ్రమాత్మాన తౌరీశేనయాయమీ వబ్రశ్చ వబ్రవర్ణశ్చాపేరాజిపూర్వాజిరాంజాస్